ఎంత చెలుబగే మగళను కోటను గిరిరాజను నోడమ్మమ్మ. ఎంత చెలుబగే మగళను కోటను గిరిరాజను నోడమ్మమ్మ. ఎంత చెలుబగే మగళను కోటను గిరిరాజను నోడమ్మమ్మ. మగళను కోటను గిరిరాజను గోడమ్మ. ఎంత చెలుబగే మగళను కోటను గిరిరాజను గోడమ్మ. కంతుగర శివ చెలువనను మెచ్చిదను నాడమ్మమ్మ. కంతుగర శివ చెలువనను మెచ్చిదను నాడమ్మమ్మ. ఎంత చెలుబగే మగళను కోటను గిరిరాజను గోడమ్మమ్మ. శ్మశానవు నొడె గజ చర్మాంబర మనేయంబుదు. శ్మశానవు నొడె గజ చర్మాంబర మనేయంబుదు. శ్మశానవు నొడె గజ చర్మాంబర శ్మశానభూనోడే గజ చర్మాంబర కయ్యొళగిల్ల కపరవన్నో తమ్మమ్మ. నంది వాగన పొందిదవనే నోడమ్మమ్మ. ఇందిరారమణకి పురందర విఠలన పొందిదవనే నోడమ్మమ్మ.